Book 2 83 83 الماضي 3 భూతకాలం 3 يتصل تليفونيا టెలిఫోన్ చేయడం لقد اتصلت تليفونيا నేను టెలిఫోన్ చేశాను لقد اتصلت تليفونيا طيلة الوقت నేను ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను يسأل అడగటం لقد سألت నేను అడిగాను لقد سألت دائما నేను ఎప్పుడు అడుగుతూనే ఉన్నాను يحكي చెప్పుట لقد حكيت నేను చెప్పాను لقد حكيت كل الحكاية నేను మొత్తం కథని చెప్పాను يتعلم చదువుట لقد ذاكرت నేను చదివాను لقد ذاكرت طوال المساء నేను సాయంత్రం మొత్తం చదివాను يشتغل పని చేయుట لقد اشتغلت నేను పని చేశాను لقد اشتغلت طوال اليوم రోజంతా నేను పని చేశాను ياكل తినుట لقد اكلت నేను తిన్నాను لقد اكلت كل الطعام నేను అన్నం మొత్తం తిన్నాను